చంద్రముడు చేసిన ఉపదేశము పిండోత్పత్తి విధానము కిష్కిం కాం. 8వ సర్గ. దేహములమిదం దోహకం దేహః కర్మ సముద్భవం కర్మ ప్రవర్తతే దేహేహం బుద్ధ్యా పురుషస్య హి అహుకార స్వనాది స్ప్యాద విద్యా సంభవో జడః. చిచ్ఛాయ సదాయక్తిస్తప్తాయ పిండవత్సదా తేన దేహస్య తాదాత్మ్యా దేహశ్చేతనవాన్ భవేత్. దేహ్యోహమిత బుద్ధిస్యాదాత్మనోహం కృతే బలాత్ తమ్మాల ఏష సంసార సుఖ దుహఖ దుహఖాది సాధక ఆత్మనో నిర్వికారస్య మిథ్యా తాదాత్మ్యత సదా దేహ్యోహం కర్మకర్త హమితి సంకల్ప్య సర్వదా జీవః కరోతి కర్మాణి తత్ఫలేక్పథ్యతవశ ఊర్ధ్వాధో భ్రమతే. నిత్యం పాపపుణ్యాత్మక స్వయం కృతం మయాధికం పుణ్యం యజ్ఞదానాది నిశ్చితం స్వర్గం గత్వా సుఖం భోక్ష్యే ఇతి సంకల్పవాన్ భవేత్. 92. తథేవాధ్యాసతస్తత్ర చిరం భుక్త్వా సుఖం మహత్ క్షీణ పుణ్యః పతత్యర్వాగ నిచ్చన్ కర్మ చోదితః పతిత్వా మండతే చేందోస్తతో నీహార సంయుతః భూమో పతిత్వా వ్రీహ్యాదౌ తత్ర స్థిత్వా చిరం పునః భూత్వా చతుర్విధం భోజ్యం పురుషైర్భుజ్యతే తతః హేత్వో భూత్వా పునస్తేన ఋతౌ స్త్రీయోని సంచితః యోనిరక్తేన సంయుక్తం జరాయు పరివేష్టితం దినేనేకేన కలలం భూక్వారుఢత్వా మావ్ను యాత్ తత్పునః పంచ. రాత్రేణ బుద్బుదాకారత మియత్ సప్తరాత్రేణ తదపి మాంసపేసి త్వమాప్నియత్ పక్షమాత్రేణ సాపేసి రుధిరేణ పరిప్లుత అస్య ఏవాంకురోత్పత్త్యః పంచవింశతి రాత్రిపా గ్రీవ శరశ్చ స్కంధశ్చ పృష్ఠవంశస్తధో దరం పంచధాంగాని చైకైకం జాయంతే. మానతః క్రమాత్ పాణిపాదం తథా పార్శ్వః కటిజాను తథైవ చ మాసద్వయాత్ ప్రజాయంతే. క్రమేణేవ నాన్యథా త్రిభిర్మాశయః ప్రజాయంతో అంగానాం సందేహ క్రమాత్ సర్వాం గల్యః ప్రజాయంతి క్రమాన్మాస చతుష్టయ వాసాకర్ణో చ నేత్రే చ జాయంతో పంచమాసతః దంతపంక్తి రఖాగుహ్యం పంచమే జాయతే తథా. అర్వాక్షణ్మాసతశ్చిద్రం కర్ణయోర్భవతి స్ఫుటం పాయుర్మేఢముపస్థం చ నాభిశ్చాపి భవేన్నృణాం సప్త మే మాసి రోపణి శిరః కేశస్త్రథైవ చ విభక్తావయవత్వం చ సర్వం సంపద్యతే అష్టమే. జఠరే వర్ధతే గర్భః స్త్రియా ఏవం విహంగమ పంచమే మాసి చైతన్యం జీవః ప్రాప్నోతి సర్వశః. పూతి వ్రణాన్ని పతితః కుమిరేవ ఇవాపరః తతో బాల్యాది దుహఖాని సర్వైవం విభున్నతే. త్వయచేవానుభూతాని సర్వత్ర విదితాని చ నవర్ణితాని మే గృధియౌవనాదిషు సర్వతః. తస్మాద్దేహద్వయా దన్యమాత్మానం ప్రకృతేః పరం జ్ఞాత్వా దేహాది మమతాం త్యక్త్వాత్మజ్ఞానవాన్ భవేత్. నాభిసూత్రాల రంధ్రేణ మాతృభుక్తాన్న సారతః వర్ధతే గర్భగః పిండో నమ్రియేత స్వకర్మతః స్మృత్వా సర్వాణి జన్మాని పూర్వకర్మాణి సర్వశః జఠరానల తప్తోయమిదం వచనమబ్రవీత్ నానాయోని సహస్రేమ జాయమానోను భూతవాన్ పుత్రదారాది సంబంధం కోటిశః పశుబాంధవాన్ కుటుంబభరణా సత్యా న్యాయన్యాయే ధనార్జనం కృతం నా కరవం విష్ణుచింతాం స్వప్నేపి దుర్భగః ఇదానీం తత్ఫలం భుజ్నో గర్భదుహకం. మహత్తరం అశాశ్వతే శాశ్వతవద్దేహే తృష్ణా సమన్వితం అకార్యాణ్యేవ కృతవాన్న కృతం హితమాత్మనః ఇత్వేవం బహుదా దుహఖమను భూయస్వ కర్మత కదా నిష్క్రమణం మేస్యాదర్భాన్నిరయా సన్నిభాత్ ఇత ఊర్ధ్వం నిత్యమహం విష్ణు మేవాను పూజయే ఇత్యాది చింతా యంజీవోయుని యంత్ర ప్రపీడితః జాయమానోతి దుహఖేన నరకాత్ పాతకే యథా. ఏవందే హెరిండు హమితస్యస్మాదభ్యాసాన్ని రయాదికం గర్భవాసాది దుహఖాని భవస్త్యభి నివేశతః జాగ్రదాది వినిరుక్తం సత్యజ్ఞానాది లక్షణం శుద్ధం బుద్ధం సదాశాస్త్రమాత్మాన మవధారయేత్. 94. చిదాత్మని పరిజ్ఞానే నష్టేమో హేయుజ్ఞ సంభవే దేహః పతతువారబ్ధ కర్మ వేగేన తిష్ఠుతు యోగి నోన హి దుహఖం వా సుఖం వార్తజాన సంభవం తస్మాద్దేహేన సహితో యావత్రారబ్ధ సంక్షయః తావత్తి ష్ఠసుఖేనత్వం ధృత కంచుక సర్పవత్ అన్యద్వక్ష్యామితే పక్షిన్ శృణుమే పరమం హితం త్రేతాయనే దాశరథీర్ భూత్వా నారాయణో రెండు వ్యయహ రావణస్యవతార్థాయ దండకాన గమిష్యతి సీతయా భార్యయా సార్ధం లక్ష్మణేన. సమన్వితః తత్తాశ్రమే జనకజాం భ్రాతృభ్యాం రహితే వనే రావణశ్చిరవన్ నీత్వాలంకాయాం స్థాపయిష్యతి తస్యా సుగ్రీవా నిర్దేశద్వానరా పరిమారణే అగమిష్యంతి జలధేస్థిరం తత్ర సమాగమహత్వయాతయః కారణవశాద్ధా విష్యతి న సంశేహ తదాసితా స్థితిం తేభ్యః కథయస్వ యథార్థతః తదైవ పక్షాద్వా ఉత్పత్స్యేతే పునర్నవో నలభే ఐదు నలభే ఆరు నలభే ఏడు నలభే ఎనిమిది నలభే తొమ్మిది యాభై యాభై ఒక్క యాభై రెండు. స్లో పన్నెండు నుంచి యాభై రెండు వరకు తాత్పర్యము మూడు. ఈ దుహఖమంతయు దేహము వల్ల కలుగుచున్నది. దేహము కర్మ వలన కలుగును. దేహమే నేనను బుద్ధివలన కర్మము కలుగుచున్నది. దేహమందలి అహంబుద్ధియే అహంకారము. అది అనాది. ఆది అజ్ఞానము వలన పుట్టినది. ఆ అహంకారము కాచిన ఇనుపగుండు వలె ఎల్లప్పుడు చిత్ ప్రతిబింబముతో కూడియుండును. అహంకారముతో తాదాత్మ్యము వలన దేహము చైతన్యము కలదాని వలె కనబడుచున్నది. ఈ అహంకారముతో శరీరానికి తాదాత్మ్య సంబంధం వల్ల దేహం చైతన్యము కలదిగా జీవుడికి తోస్తుంది. ఈ అహంకారము వలన సుఖము దుఃఖము మొదలగు నవి కలుగుచు సంసారము ఏర్పడుతుంది. ఆత్మనిర్వకారుడు అట్టి ఆత్మకు దేహముతో మిథ్య అయిన తాదాత్మ్య సంబంధము వలన జీవుడు. తొంభై ఐదు. నేను దేహమును నేను కర్తను అని భ్రమించి తత్ఫలములను భవించుచు ఊర్ధ్వ అధోలోకములను పొందుచున్నాడు. జీవుడు నాచే యజ్ఞము దానము పుణ్యకర్మలు చేయబడినవి. నేను నిశ్చయముగా స్వర్గమునకు పోయి సుఖింపగలను అనుసంకల్పముతో పుణ్యము చేసినన్న భ్రమతో బహుకాలము స్వర్గసుఖములను భవించి పుణ్యము క్షిణింపగా దాను ఇచ్చగించకున్నను కర్మప్రేరితుడై అచ్చటి నుండి పడిపోవుచున్నాడు. చంద్రమండలమున పడి అచట మంచుతో కూడిన వాడై భూమి మీద పడి వడ్లు మొదలగు ధాన్యములందు చాలాకాలము పడియుండి చతుర్విధ అన్నమై పురుషులచే భుజింపబడును. అంతవీర్యమై ఆ పురుషులచే ఋతుకాలమున స్త్రీయోని యందు విడువబడియోని రక్తమ్ముతో కలిసి మావిచే కప్పబడి ఒక దినము కలమై ద్రవరూపమై నిలుకడనొందును. తర్వాత ఐదు రాత్రులకు బుడగ రూపం నొందును. ఏడు రాత్రులకది మాంసపు ముద్దయగును. ఒక పక్షమునకు ఆ మాంసముద నెత్తుటచే తడుపబడును. ఇరువది ఐదు రాత్రులకు మాసపు ముద్దకు మొలకరు పుట్టును. ఒక మాసమునకు దానికి కంఠము తలముపు వీపు కడుపు ఈ ఐదు అంగములు కలుగును. చేతులు పాదములు ప్రక్కలు మొల మోకాళ్ళు క్రమముగా రెండు మాసములకు కలుగును. మూడవ మాసమున అవయవములకు కీళ్లు కలుగును. నాల్గవ మాసమున వ్రేళ్లు కలుగును. ఐదవ మాసమున ముక్కు చెవులు పుట్టును. అప్పుడే పలువరుసయు నోరు గుహ్యము కలుగును. ఆరవ నెలలో కర్ణపుటములు గుదము మేడ్రము ఉపస్థయు కలుగును. ఏడవ నెలలో వెండ్రుకలు పుట్టును. ఎనిమిదవ నెలలో అవయవములకు విభక్తత స్పష్టముగా ఏర్పడును. సంపాతి. స్త్రీ యొక్క గర్భమందే గర్భము వృద్ధి పొందుచున్నది. జీవుడు ఐదవ మాసమందు సాకల్యముగా చైతన్యము పొందుచున్నాడు. నాభీసూత్రములోని సన్నని రంధ్రము మూలముగా తల్లిచే భుజింపబడిన అన్నరసము త్రాగుచు గర్భమందలి పిండము వృద్ధి పొందును. స్వకర్మవలన చావుక బ్రతికియుండును. జీవుడు తన పూర్వజన్మలను పూర్వకర్మల నన్నింటినీ తలనుకొనుచు తొంభై ఆరు దుహఖ తల్లి జఠరాగ్నిచే తపింపబడి ఈ వాక్యముల పలుకును. నేను వేల కొలది యోనులందు పుట్టి కొడుకులు భార్యలు కోటాను కోట్లుగా వారితో సంబంధమును పశువులకు బంధువులుగా పొందితిని కుటుంబ పోషణ మందాసక్తి చే న్యాయాన్యాయములుగా ధనమును సంపాదించుతిని పాపిని స్వప్నము నందేను విష్ణు ధ్యానము చేసిన వాడనుకాను, ఇప్పుడు దాని ఫలమగు మహత్తర గర్భవాస దుఃఖము ననుభవించుచున్నాను. అస్థిరమైన దేహమును స్థిరమని నమ్మి లోభముతో చేయగూడని వాటినే చేస్తిని, నాకు హితమైన దానిని చేయకపోతిని డొట్ అని ఇట్లు బహువిధముల తన కర్మ వలన దుఃఖముననుభవించి నేనెప్పుడీ నరకమునకు సమమైన గర్భవాసము నుండి విముక్తి చెందెదను. ఇక మీద నేనెల్లప్పుడూ విష్ణువునే పూజించెదను అని ఈ విధముగా చింతించుచూ జీవుడు యోని యంత్రముచే పీడింపబడి మిక్కిలి దుహఖముతో పుట్టుచూ నరకము నుండి పాతకెవలే, దుర్గంధమగు వ్రణము నుండి పడు క్రిమిపలే, గర్భము నుండి పడుచున్నాడు, అటుపై బాల్యము మొదలగు ములుకలుగును ఇట్లు సమస్త జనులను అనుభవించుచున్నారు. నీవు అనుభవించుచున్నావు. సంపాతి, యౌవనము మొదలగు వాణి దుహఖములను నీకు చెప్పలేదు. ఈ ప్రకారముగా నేను దేహము అను నీ అధ్యాస వలన నరకము మొదలగునవియు గర్భవాసాది దుహఖమును తప్పక కలుగుచున్నది. కావున స్థూల సూక్ష్మ దేహములు రెంటికిని విలక్షణమైన ప్రకృతికి అతీతమైన ఆత్మను తెలుసుకొని దేహాదులందును కారము వీడి ఆత్మజ్ఞానము కలవాడు కావలేయును. జాగ్రదాద్యవస్థలచే విడువబడిన వానిగను సత్యజ్ఞాన నందలక్షణములు వానినిగను సర్వదోషరహితునిగను జ్ఞానస్వరూపునిగను సర్వేంద్రియ వికారరహితునిగును ఆత్మ నిశ్చయించుకొనవలెను. జ్ఞానస్వరూపుడగు ఆత్మను తెలిసి కొనిన తర్వాత అవిద్యచే పుట్టిన దేహాదులందలి మోహము నశించిన తర్వాత దేహము నశించిపోవుగాకల ప్రారబ్ధముచే నిలిచియుంటే యుండుగాక. జ్ఞానికి అజ్ఞానజనితమైన సుఖదుహఖములుండవు. అందుచే నీవు దేహముతో కూడిన వాడవై ప్రారబ్ధము 97 నశించువరకు కుబుసముతో కూడిన సర్పము వలెయుండుము. సంపాతి, నీకు మరొక్క విషయమును చెప్పెదను. అవ్యయుడైన నారాయణుడు త్రేత యుగమున దశరథ పుత్రుడై అవతరించి రావణ వధార్థము భార్య అయిన సీతతో కూడా లక్ష్మణ సహితుడై దండకారణ్యమునకు రాగలడు. అప్పుడు అన్నదమ్ములు లేనప్పుడు రావణుడు దొంగవలె సీతను ఎత్తుకొనిపోయి లంకానగరమున యుంచగలడు. సీతాదేవిని వెదుకుటకై సుగ్రీవుని ఆజ్ఞచే వానరులు సముద్ర తీరమునకు రాగలరు. అచట నొకానొక కారణమున నీకు వానరులతో సమాగమము కాగలదు, సందేహము లేదు. అప్పుడా వానరులకు సీత ఇచ్చట యుండునది వారికి యథార్థముగా చెప్పుము. అప్పుడు నీరెండు రెక్కలను క్రొత్తవి పుట్టగలవు అని ఈ విధముగా ఆ ముని వర్యుడు నాకు బోధించెను. ఇప్పుడు నాకు క్రొత్త రెక్కలు పుట్టుచున్నవి, మీకు మంగళ మగుగాక. మీరు నిశ్చయముగాసితను చూడగలరు. సముద్రము దాటుటకు యత్నము చేయుడు అని సంపాతి వానరులకు చెప్పి ఎగిరిపోయెను. అప్పుడు వానరులు సముద్రమును దాటుటకు ఎవరికెంత సామర్థ్యము కలదో చెప్పుకొనిరి. జాంబవంతుడు హనుమంతుని శక్తిని కొనియాడి రామకార్యమును నెరవేర్చుమని ప్రోత్సహించెను. హనుమంతుడు మహ్యుత్సాహముతో సముద్రమును దాటి సీత జాడను తెలుసుకొని వచ్చేదనని పలికి మహేంద్ర పర్వతమునెక్కెను.